కృష్ణేజుర్వేదాంతర్గత 7 కఠోపనిషత్ లేక కఠవల్లి ఉపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం ద్వితీయాధ్యాయం చతుర్థవల్లి పరాంచి ఖాని వ్యతృణత్ స్వయంభూ తస్మాత్పరాం పశ్యతి నాంతరాత్మన్ కశ్చిద్ధిరః ప్రత్యగాత్మానమైక్ష దావృత్తచక్షురమూతత్వమిచ్ఛన్. 1 యమోవాచ పరాంచి ఖాని వ్యతృణత్ స్వయంభూః తస్మాత్ పరాక్ పశ్యతి అనాంతరాత్మన్ కశ్చిత్ ధీరః ప్రత్యగాత్మానం ఐక్షత్ ఆవృత్త చకక్షుః అమూతత్వం ఇచ్ఛన్. ఓ నచికేత, మరి అనేకమంది జీవులు ఇట్టి ఆశయం కలిగి ఉండక కేవలం ఇంద్రియ విషయములనే ఆశ్రయిస్తున్నారెందుకంటావా? స్వయంభూ అగు బ్రహ్మదేవుడు ఈ దేహములను సంకల్పిస్తున్నప్పుడు ఇంద్రియములు బయటకు చూపు వినికిడి మొదలైన బాహ్య ప్రసరణములు అనువర్తనములు కలిగి ఉండుగాక అని భావించారు. అందుచేత ఈ ఇంద్రియాలు బహిర్గతంగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఉత్తమధిశక్తి బుద్ధి గల జీవుడు వాటి ప్రసరణను అంతరంగా నియమించి అమూతత్వమును పొందుచున్నాడు. మూతత్వ పరిధులను అధిగమించి మార్పు చెందని ఆత్మభావన సిద్ధించుకొనుచున్నాడు. పరాచః కామాననియంతి బాల స్తే మృత్యోర్యంతి వితతస్య పాశం అథ ధీర అమూతత్వం విదిత్వ ధ్రువమధ్రువేష్విహ న ప్రార్థయంతే. 2 పరాచః కామాన్ అనియంతి బాలాః తే మృత్యోహయంతి వితతస్య పాశం అథ ధీర అమూతత్వం విదిత్వ ధ్రువం అధ్రువేషు ఇహ న ప్రార్థయంతే. పిల్లలు చదువుకోమ్మంటుంటే ఆటలు ఆట వస్తువులు కోరుకుంటారు చూచావా? అట్లా బాలుర వంటి ఈ జీవులు బాహ్య వస్తువులనే కోరుకుంటున్నారు. ఫలితంగా మృత్యుపాశములకు బద్ధులవుతున్నారు. అయితే ఉత్తమ బుద్ధిగల ఒకానొకడు మాత్రం శాశ్వత అశాశ్వతములేమిటో గ్రహించి అమూతత్వమునే కోరుకుంటున్నాడు. ఈ ఇహలోక దృశ్య విశేషాలు కోరుకోవటం లేదు. ఏన రూపం రసం గంధం శబ్దాన్ స్పర్శాశ్చ మైథునాన్ ఏతేనైవ విజానాతి కిమత్ర పరిశిష్యతే ఏతద్వై తత్. 3 ఏన రూపం రసం గంధం శబ్దాన్ స్పర్శాంశ్చ మిథున ఏతేనైవ విజానాతి కిం అత్ర పరిశిష్యతే ఏ తద్వే తత్. ఈ రూప రస గంధ శబ్ద స్పర్శ స్త్రీ పురుష సమాగమాలు వంటివన్నీ దేనిచే దేనికి తెలియవస్తున్నాయో అట్టి తెలుసుకుంటున్నదానిని తెలుసుకున్న తరువాత ఇక ఇక్కడ తెలుసుకోవలసింది ఏమున్నది? ఆ తత్ అను పరమాత్మ జీవునియందు తెలుసుకుంటున్నవాడు దనోర్ ప్రాయర్ టు నోయిన్ అను రూపంగా ఉంటున్నాడు. అట్టి ఆత్మతత్వము గురించి వివరణయే నీ ప్రశ్నకు సమాధానము. స్వప్నాంతం జాగరితాంతం చోభౌ ఏనానుపశ్యతి మహాంతం విభుమాత్మానం మత్వా ధీరో న శోచతి. 4 స్వప్నాంతం జాగరితాంతం చౌభే ఏన అనుపశ్యతి మహాంతం విభుం ఆత్మానం మత్వా ధీరో న శోచతి. జాగ్రత్లో ఈ జాగ్రత్ జగత్తు కనిపిస్తోంది, స్వప్నంలో స్వప్న జగత్తు తెలియవస్తోంది. ఏది స్వప్నజాగ్రత్తులకు ఆవల ద్రష్ట అయి ద్రష్టగా విస్తరించి ఉన్నదో దేనిచేత ఈ జాగ్రత్ స్వప్న జగత్తులు తెలియవస్తున్నాయో అట్టి ఆత్మ మహత్తరము సర్వమునకు ప్రభువు అయి ఉన్నది. అట్టి ఆత్మను ఎదిగిన ధీరుడు ఇక దేనికి శోకించడు. య ఇమం మధ్వదం వేద ఆత్మానం జీవమంతికాత్ ఈశానం భూతభవ్యస్య న తతో విజుగుప్సతే ఏతద్వై తత్. 5 య ఇమం మధ్వదం వేద ఆత్మానం జీవం అంతికాత్ ఈశానం భూతా భవ్యస్య న తతో విజుగుప్సతే ఏతద్వెతత్. కర్మఫలములను అనుభవిస్తూ కనిపించే ఈ జీవాత్మ, ఇందులో ఈ దృశ్య దృశ్యాంతర్గత వ్యవహారమంతా అనుభూతమగుచున్నదో, అట్టి మాధుర్యపరచు మధనము మధువనము కాలత్రయముగా విస్తరించియున్న ఈశ్వరుడు ఈ సమస్తము ఆత్మయే అని ఎవ్వరు ఏలుగుచున్నాడో, అట్టివాడు సర్వ మనోక్లేశములను అధిగమిస్తున్నాడు. భూతభవిష్యత్ నియామకుడే పరమాత్మయే తానుగా తానే గమనిస్తున్నాడు. యః పూర్వం తపసో జాతమద్భ్యః పూర్వమజయత గుహాం ప్రవిశ్య తిష్ఠంతం యో భూతేభిర్వ్యపశ్యత ఏతద్వై తత్. ఆరు. యః పూర్వం తపసో జాతం అభ్యః పూర్వం అజయత గుహాం ప్రవిశ్య తిష్ఠంతం యో భూతేభ్యః యః వ్యపశ్యత ఏతద్వై తత్. ఏదితే పూర్వము తపః ఫలంగా లభిస్తూ పూర్వానికి పూర్వమే ఉండి సర్వహృదయములలో ప్రవేశించి ఉండి పంచభూతములతో కూడి ఉన్నట్లుగా పంచభూతాత్మికమే కనిపిస్తున్నదో, అట్టి ఆత్మను సాక్షాత్కరించుకొని అట్టి ఆత్మయే తన స్వరూపంగా గ్రహిస్తున్నాడు. తన ఆత్మయే ఆ పరమాత్మ, పరమాత్మయే ఈ జీవాత్మ. యా ప్రాణేన సంభవతేదితి దేవతామయి గుహాం ప్రవిశ్య తిష్ఠంతీం యా భూతేభిర్వ్యజయత ఏతద్వై తత్. ఏడు. ఏడు. యా ప్రాణేన సంభవతి అదితః దేవతామయి గుహాం ప్రవిశ్య తిష్ఠంతీం యా భూతేభ్యః వ్యజయత ఏతద్వై తత్. ఏదితే పంచ ప్రాణముల రూపంగా సర్వదేహాలలోనూ సంభవిస్తోందో, దిగిరాకుండానే సర్వదేవతలకు స్వస్వరూపంగా ఏర్పడి ఉన్నదో, సర్వజీవుల హృదయగుహలలో ప్రవేశించి సర్వదా ప్రకాశిస్తోందో, ఏదితే అనేక అసంఖ్యాక జీవులుగా అయినట్లు అనిపిస్తోందో, అది ఏ పరమాత్మ. అరణ్యోర్నిహితో జాతవేద గర్భ ఇవ శుభృతో గర్భిణీభ్యః దివే దివే ఇడ్యో జాగ్రువద్భిర్హ విష్మద్భిర్మనుష్యేభిరగ్ని ఏతద్వై తత్. ఎనిమిది. ఎనిమిది. అరణ్యోహ నిహితో జాతవేద గర్భ ఇవ శుభృతో గర్భిణీభ్యః దివే దివే ఇడ్యో జాగ్రువద్భ్యః హవిష్మద్భ్యః మనుష్యేభ్యః అగ్న్యః ఏతద్వై తత్. అరుణిలో కట్టెలో దాగి ఉన్న అగ్నిలాగా గర్భిణీ స్త్రీచే పరిపోషించబడే గర్భస్థ శిశువులాగా దినదినము ప్రబోధితమగుచున్న జాగ్రత్లాగా హోమాగ్నిలో మనుష్యులచే సమర్పించబడే హవిష్యులాగా ఏదితే అంతటా అమౌనంగా కారణకారణంగా అకారణంగా అన్నిటా ఏర్పడినదే ఉన్నదో, అది ఏ ఆతత్ అనే శాంతాత్మ. యతశ్చోదేతి సూర్యోస్తం యత్ర చ గచ్చతి తం దేవాః సర్వేర్పితాస్తదు నాత్యేతి కశ్చన ఏతద్వై తత్. తొమ్మిది. తొమ్మిది. యతశ్చ ఉదేతి సూర్యో అస్తం యత్ర చ గచ్చతి తం దేవాః సర్వే అర్పితా తత్ ఉ నాత్యేతి కశ్చన ఏతద్వై తత్. ఎద్దాని నుండితే సూర్యుడు ఉదయిస్తూ తిరిగి ఎద్దానియందు అస్తమిస్తున్నాడో, ఎద్దానియందు సర్వదేవతలు అలంకారరూపులే ఆభరణములుగా అమర్చబడినవారే ఉన్నారో, అట్టి ఆత్మను అతిక్రమించి మరింకేమీ లేదు ఉండజాలదు. యదేవేహ తదముత్ర యదముత్ర తదన్విహ మృత్యోహ సమృత్యుమాప్నోతి యైహ నానేవ పశ్యతి. పది. పది. యత్ ఏవ ఇహ తత్ అముత్ర యత్ అముత్ర తత్ అను ఇహ మృత్యో సమృత్యః ఆప్నోతి య ఇహ నానేవ పశ్యతి. ఇక మృత్యువు గురించి విను. ఇక్కడ ఏమున్నదో మృత్యు తదనంతరం కూడా అక్కడ అదే ఉన్నది, అక్కడ ఏమున్నదో ఇక్కడ అదే ఉన్నది. ఆత్మయే మృత్యువుకు ఈవలావల ఏక స్వరూపమే ఏర్పడి ఉన్నది, ఎక్కడ కూడా అనేక మననదే లేదు. ఎవరైతే ఇక్కడ నానాత్వం దర్శిస్తారో వారు ఒక మృత్యువు నుండి స్థితిగతి నుండి ఇంకొక మృత్యువుకు ప్రయాణాలు కొనసాగిస్తూనే ఉంటారు. ఏకత్వం దర్శించేవారి దృష్టికి మృత్యువు లేదు. మనసేవేదమాప్తవ్యం నేహ నానాస్తి కించన మృత్యోహ సమృత్యుం గచ్చతి యైహ నానేవ పశ్యతి. 11 మనసా ఏవ ఇదం ఆప్తవ్యం నైహ నేహ నానాస్తి కించన మృత్యోహ సమృత్యుం గచ్చతి యైహ నానా ఇవ పశ్యతి. ఇక్కడ ఉన్నదంతా ఏకమగు శాంతాత్మ యొక్క విన్యాసము. వాస్తవానికి ఇక్కడ నానత్వమనేది కించిత్ కూడా లేదు. అయితే ఇక్కడ మనస్సే ఇదంతా భిన్న భిన్నంగా పొందటం జరుగుతోంది. ఇక్కడ ఎంతవరకు ఎవ్వరికీ నానత్వం కనిపిస్తోందో వారు ఒక మృత్యువు నుండి మరొక మృత్యువుకు ప్రయాణిస్తూనే ఉండవలసి వస్తోంది. అమృతమగు ఆత్మస్వానుభవమగుటలేదు. అంగుష్ఠమాత్ర పురుషో మధ్య ఆత్మని తిష్టతి. ఈశానం భూతభవ్యస్య న తతో విజుగుప్సతే. ఏతద్వై తత్ 12. అంగుష్ఠమాత్ర పురుషో జ్యోతిరివాధుమక. ఈశానో భూతభవ్యస్య స ఏవాద్య స ఉస్వః. ఏతద్వై తత్ 13. 12 అంగుష్ఠమాత్ర పురుషో మధ్య ఆత్మని తిష్టతి. ఈశానో భూతభవ్యస్య న తతో విజుగుప్సతే తద్వితత్. 13 అంగుష్ఠమాత్ర పురుషో జ్యోత్యః ఇవ అధుముకః. ఈశానో భూతభవ్యస్య స ఏవ ఆద్య స ఉస్వః. ఏతత్వేతత్. బొటనవ్రేలు ప్రమాణం. నిలువుగా నిలిపిన బొటనవ్రేలు తత్కు చిహ్నం. గల ఆత్మపురుషుడు కాలత్రయ నియామకుడే. భూతవర్తమాన భవిష్యత్తులందు యథాతథమే సర్వుల హృదయాకాశంలో మధ్యగా తిష్ఠితుడే ఉన్నారు. ఆయన పొగలేని జ్యోతి అగ్ని వలె వెలుగొందుచూ సర్వుల దేహాలలో సర్వదా వేంచేసి ఉన్నారు. వారి దర్శనమే ఏకత్వ దర్శనం. వారే ప్రతి జీవుని నిన్నటి నేటి రేపటి నిజస్వరూపం. అట్టి కేవల ఆత్మజ్యోతి స్వరూపమే ఇదంతా. యథోదకం దుర్గే వృష్టం పర్వతేషు విధావతి. ఏవం ధర్మాన్ పృథక్ పశ్యన్స్తానేవాను విధావతి. 14. యథోదకం శుద్ధే శుద్ధమాసిక్తం తాదృగేవ భవతి. ఏవం మునేర్విజానత ఆత్మా భవతి గౌతమ. 15. 14 యథాదకం దుర్గే వృష్టం పర్వతేషు విధావతి. ఏవం ధర్మాన్ పృథ్వ పశ్యన్ తానేవ అను విధావతి. 15 యథా ఉదకం శుద్ధే శుద్ధం ఆసిక్తం తాదృగేవ భవతి. ఏవం మునే విజానత ఆత్మా భవతి గౌతమ. ఎత్తెన కొండపై పడ్డ వర్షపునీరు పల్లము చేరినట్లు భేదదృష్టి గల జీవుడు అనేక ఉపాధులలోకి నిమ్నగతుడు అగుచున్నాడు. శుద్ధమైన ఉదకం శుద్ధమైన ఉదకంలో పోయపడినప్పుడు శుద్ధమైన ఉదకంగానే అయిపోతుంది చూచావా. రెండూ గుర్తుపట్టనంతగా కలిసిపోతాయి కదా. మలినము అజ్ఞానముతో కూడిన ఆత్మజీవుడు అని చెప్పబడుతోంది. అజ్ఞానం తొలగిన మరుక్షణం ఈ జీవుడే పరమాత్మ. దృష్టి ఆత్మజ్ఞానమయమైన మరుక్షణం జీవుడు బ్రహ్మము అను రెండు వేరుగా ఉండవు. ఏకము అఖండము అగు ఆత్మయే సర్వదా స్వానుభవమవుతుంది. పంచమవల్లి పురమేకాదశద్వారం జస్యావకృచేతస అనుష్ఠాయ న శోచతి విముక్తశ్చ విముచ్యతే. ఏతద్వై తత్. 1. పురం ఏకాదశద్వారం అజస్య అవక్రచేతస అనుష్ఠాయ న శోచతి విముక్తశ్చ విముచ్యతే. ఏతత్వే తత్. ఏ జన్మరహితమగు తత్ శాంతాత్మ 11 ద్వారములు గల ఈ దేహము అనే పురంలో ప్రకాశిస్తున్నారో అట్టి ఆత్మతత్వము సర్వాత్మ నువ్వు ఎవరు అచంచలమైన అకుంఠితమైన బుద్ధితో ఉపాసిస్తున్నారో అట్టివారికి దుహక విషయమే ఉండదు. అంతేకాదు, అజ్ఞానబంధం తొలగి జన్మమృత్యువుల నుండి విముక్తుడగుచున్నారు. హసహ శుచిషద్వసురంతరిక్ష సద్ హోతా వేదిష్టతిథిద్రోన్సత్ నుషద్వరసదృత సద్వ్యోమసద్ అబ్జాగోజారుతజా అద్రిజారుతం బృహత్ రెండు రెండు హంసః హంసః శుచిషత్ వసుః అంతరిక్షసత్ హోతా వేదిసత్ అతిథ్యః దురోణసత్ నుషత్ వరసత్ ఋతసత్ వ్యోమసత్ అబ్జా గోజా ఋతజా అద్రిజా ఋతం బృహత్. ఒకే సూర్యుడు అనేక ప్రదేశాలలో ప్రకాశిస్తున్నట్లు ఆత్మ భగవానుడు అనేక దేహాలలో అనేక జీవన ప్రకాశములను ప్రదర్శిస్తున్నారు. ఒకే గాలి యొక్క అనేక తరంగాలు ఆకాశంలో ఉంటున్నట్లు అసంఖ్యాక మనోవృత్తి పరంపరలు జీవులు రూపంగా అద్దానియందే ఉన్నాయి. యజ్ఞవేదికపై అగ్నిలాగా కుండలోని సోమల్లాగా మానవులలో దేవతలలో యజ్ఞంలో కొండపై అంతటా బృహత్తరమైన సత్యమే ఆత్మదేవాది దేవుడే సర్వత్రా వెలయిచున్నాడు. ఊర్ధ్వం ప్రాణమున్నైత్యపానం ప్రత్యగస్యతి మధ్యే వామనమాసినం విశ్వే దేవా ఉపాసతే మూడు మూడు ఊర్ధ్వం ప్రాణం ఉన్నైతి అపానం ప్రత్యక్ అస్యతి మధ్యే వామనం ఆసీనం విశ్వే దేవాః ఉపాసతే. సర్వాత్మకుడగు ఆత్మభగవానుడే సమస్త దేహాలలో ఉండి ప్రాణమును ఊర్ధ్వానికి అపానమును క్రిందకు ప్రసరింపజేస్తూ ఆ ప్రాణపానముల మధ్య ఆసీనుడే ఈ విశ్వము తన రూపముగా కలవాడే అందరూ దేవతలచేత ఉపాసించబడుచున్నారు. అస్య విశ్రంసమానస్య శరీరస్థస్య దేహినః దేహాద్విముచ్యమానస్య కిమత్ర పరిశిష్యతే ఏతద్వై తత్ నాలుగు నాలుగు అస్య విశ్రంసమానస్య శరీరస్థస్య తస్య దేహినః దేహాత్ విముచ్యమానస్య కిం అత్ర పరిశిష్యతే ఏతత్వే తత్. ఈ జీవుని యందు దేహము శాంతాత్మ కలయికయే కలిసిన్నాయి. దేహి నుండి దేహ దేహత్వములు విడదీసి చూస్తే అప్పుడిక ఏది కేవలమే సర్వదా శేషిస్తోందో అదియే ఆత్మ. దేహం నుండి మన దేహి స్వరూపం విడదీసి చూస్తే కేవలమగు అట్టి స్వస్వరూపమే ఆత్మ. నా ప్రాణేన నాపానేన మత్యో జీవతి కశ్చన ఇతరేణతు జీవంతి యస్మిన్నేతా ఉపాశ్రితౌ ఐదు ఐదు న ప్రాణేన నాపానేన మత్యో జీవతి కశ్చన ఇతరేణతు జీవంతి యస్మిన్ ఏతా ఉపాశ్రితౌ. ఓ నచికేత, ఈ జీవుడు ప్రాణ అపానముల కారణంగా జీవిస్తున్నాడనుకుంటున్నావా? లేదు, ప్రాణ అపానములు దేని ఆధారముచే కదలుచున్నాయో రెండింటినీ ఏది కదల్చుచున్నదో అట్టి ఆత్మశక్తి యొక్క మహిమ వలన జీవిస్తున్నాడు. హంతత ఇదం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మ సనాతనం యథా చ మరణం ప్రాప్య ఆత్మా భవతి గౌతమ. ఆరు ఆరు హంత తే ఇదం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మ సనాతనం యథా చ మరణం ప్రాప్య ఆత్మా భవతి గౌతమ్. బిడ్డా, ఇప్పుడు అతి రహస్యమగు సనాతన బ్రహ్మము గురించి మరణానంతరం జీవాత్మకు ఏమగుచున్నదో దాని గురించి చెప్పుచున్నాను. శ్రద్ధగా ఆలకించు. సనాతనము జన్మకర్మల కంటే మునుముందే ఉన్న స్వస్వరూపము. యోనిమన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః స్థానుమన్యేన సంయంతి యథాకర్మ యథాశ్రుతం. ఏడు ఏడు యోనిం అన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః స్థానుం అన్యే అనుసమ్యాతి యథాకర్మ యథాశ్రుతం. ఈ జీవుని అభ్యాస జ్ఞానములను అనుసరించియే వర్తమాన దేహము పొందటం జరుగుతుంది. ఇక ఇప్పటి కర్మ జ్ఞానములను అనుసరించి మరొక యోని దేహంలో ప్రవేశించటమో, మరొక స్థానువు చెట్లు రాయి మొదలైన రూపాలు పొందటమో జరుగుతోంది. య ఏష సుప్తేషు జాగర్తి కామం కామం పురుషో నిర్మిమాణః తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామూతముచ్యతే తస్మిల్లోకాః శ్రితాః సర్వే తదు నాత్యేతి కశ్చన. ఏతద్వై తత్ ఎనిమిది ఎనిమిది య ఏషు సుప్తేషు జాగర్తి కామం కామం పురుషో నిర్మిమాణః తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవ అమృతం ఉచ్యతే తస్మిన్ లోకాః శ్రితాః సర్వే తత్ ఉ నాత్యేతి కశ్చన. ఏతద్వే తత్ మనస్సు చేతనే అవన్నీ పొందబడుచున్నాయి. అయితే ఏదైతే స్వప్న జాగ్రత్తులలో తనకు తానుగా తాను కోరుకున్న రీతిగానే దృశ్యాలు కల్పించుకుంటోందో, వాటికి తాను సర్వదా వేరుగానే ఉంటోందో, అదియే నిర్మలమగు తద్బ్రహ్మము, అద్దాని స్వరూపం అమృతము. అద్దానియందు లోకాలన్నీ అమర్చబడి ఉన్నాయి. దానిని దాటి ఇక ఏదీ లేదు. ఎద్దానిని దాటటానికి మరింకేమీ లేదో. అదియే బ్రహ్మము. అగ్నిర్యథైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మ. రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ తొమ్మిది తొమ్మిది ఆజ్ఞః యథా ఏకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకః తథా సర్వభూత అంతరాత్మ. రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ అగ్ని అంతటా ఒక్కటే అయి తనకంటూ ఏ ఆకృతిలేనిదే ఉండి కూడా ఏ వస్తువును స్పృశిస్తే ఆ వస్తు ఆకారం తాను సంతరించుకుంటోంది చూచావా? అయినా కూడా అగ్ని తాను కాల్చుచున్న వస్తువుకు పరిమితము కాదు కదా. సర్వజీవులలోని అంతరాత్మ సర్వదా ఏకమే అయి ఉండి ఈ దేహములను ఆశ్రయించి తద్రూపంగా తానే అగుచున్నది. అయినా కూడా నామరూపములచే పరిమితము కాదు. వాయుర్యథైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మ. రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ పది పది వాయుః యథా ఏకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపం బభూవ ఏకః తథా సర్వభూతాంతరాత్మ. రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ వాయువు అంతటా ఏకమే అయి ఉండి ఏ బూర వంటి వస్తువులలో ప్రవేశిస్తే ఆ రూపం తనదేగా ఆగుచున్నదో, సర్వజీవుల అంతరాత్మ పురుషుడు సర్వదా ఏకము అరూపము అయి ఉండియే ఈ సర్వరూపాలుగా ప్రదర్శితము అగుచున్నది. సూర్యో యథా సర్వలోకస్య చక్షుః న లిప్యతే చాక్షుషైర్బాహ్యదోషాయ్ ఏకస్తథా సర్వభూతాంతరాత్మ న లిప్యతే లోకదోహఖేన బాహ్యః. పదకొండు పదకొండు సూర్యో యథా సర్వలోకస్య చక్షుః న లిప్యతే చాక్షుషయః బాహ్యదోషయః ఏకః తథా సర్వభూతాంతరాత్మ న లిప్యతే లోకదోహఖేన బాహ్యః. సూర్యకిరణాలు ప్రసరిస్తున్నాయి, వస్తువులను ప్రకాశింపజేస్తున్నాయి. అయితే ఒకనికి కంటి దోషంచేత వస్తువులు సరిగ్గా కనబడకపోతే ఆ దోషం సూర్యకిరణాలకు అంటుతోందా? లేదే. పోనీ ఆ వస్తువుల దోషములు సూర్యకిరణములకు అంటుతాయా? అదీ లేదు. అలాగే ఈ జీవులు లౌకికంగా అనుభవించే సుఖదుఃఖాలు మొదలైనవి అంతరాత్మకు అంటవు. ఏకో వశీ సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుధా యః కరోతి తమాత్మస్థం యేను పశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. పన్నెండు పన్నెండు ఏకో వశీ సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బీజం బహుధా యః కరోతి తమ్ ఆత్మస్థం యే అనుపశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం నైతరేషాం. ఏ సర్వ నియామకుడు సర్వాంతర్యామి సర్వభూతాంతరాత్మ ఏకరూపుడే కూడా అనేక రూపాలుగా ప్రవర్తిస్తూ కనిపిస్తున్నాడో అట్టి సర్వాంతర్యామిని తన హృదయమునందే దర్శించుచున్న ధీమంతుని సుఖము మాత్రమే శాశ్వతము, తదితరుల సుఖము అశాశ్వతము. నిత్యోనిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహునాం యో విదధాతి కామాన్ తమాత్మస్థం యేను పశ్యంతి ధీరాః తేషాం శాంతిః శాశ్వతీ నేతరేషాం. 13 నిత్యో అనిత్యానాం చేతనః చేతనానాం ఏకో బహునాం యో విదధాతి కామాన్ తమ్ ఆత్మస్థం యే అనుపశ్యంతి ధీరాః తేషాం శాంతిః శాశ్వతీ నేతరేషాం నలితరేషాం. అనిత్యమైన వస్తువుల మధ్య నిత్యమైనది, కదిలేవన్నిటినీ కదిలించేది, తాను ఏకమే అయి ఉండి అనేకుల రూపంగా కోర్కెలు నెరవేర్చున్నది అయినట్టి ఆ సర్వాంతర్యామి సర్వనియామకము అగు ఆత్మను తనేందే ఏ ధీరుడు దర్శిస్తాడో అతడే శాశ్వతమగు శాంతిని పొందుచున్నాడు. అట్లా దర్శించనివాడు శాంతిని పొందలేకపోతున్నాడు. తదేతదితి మన్యంతే నిర్దేశ్యం పరమం సుఖం. కథంను తద్విజానీయాం కిము భాతి విభాతి వా. 14 తత్ ఏతత్ ఇతి మన్యంతే అనిర్దేశ్యం పరమం సుఖం. కథను తద్విజానీయాం కిం ఉభాతి విభాతి వా. దృశ్యరూపంగా కనిపిస్తూనే అనిర్దేశ్యము అపరమసుఖము అయినట్టి ఈ నా యొక్క నాయందలి ఈ కేవలి తత్వమే అది అని ఆత్మంద్రులు గమనించుచున్నారు. అది ప్రకాశించేదా, ప్రకాశింపచేసేదా, తెలియబడేది, తెలుసుకొనేదే అది? అద్దానిని తెలుసుకోవటమెక్కడిది? గమనించటమే అద్దాని అనుభవం. న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమజ్ఞః తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. 15 న తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా న ఇమా విద్యుతో భాత్యః భాంతి కుతో అయం అజ్ఞః తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. ఈ సూర్య చంద్ర నక్షత్రాలు విద్యుత్ కాంతిలో అది చూడబడేది కాదు. అద్దాని ప్రకాశం చేతనే సూర్య చంద్ర నక్షత్రాదులు చేతనము పొంది ప్రకాశమును ప్రదర్శించగలుగుచున్నాయి. షష్ఠమవల్లి ఊర్ధ్వములో వాక్శఖ ఏషోస్వత్థః సనాతనః తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామూతముచ్యతే తస్మిల్లోకాః శ్రితాః సర్వే తదు నాత్యేతి కశ్చన ఏతద్వై తత్. 1 ఊర్ధ్వములో అవాక్శఖః ఏషో అశ్వత్థః సనాతనః తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవ అమూతం ఉచ్యతే తస్మిన్ లోకాః శ్రితాః సర్వే తత్కు నాత్యేతి కశ్చన ఏతద్వితత్. ఈ దృశ్యము అనే అశ్వత్థ వృక్షము యొక్క మూలము ఆత్మయందు శాఖలు క్రింద వెపుగా ప్రకృతి యందు విస్తరించి ఉన్నాయి. అనగా ఈ దృశ్యము యొక్క మూలము ఊర్ధ్వంగా శాఖలు క్రిందికి ఉన్నాయి. ఊర్ధ్వమున నిర్గుణ బ్రహ్మము, ఈ జగత్తు సగుణ బ్రహ్మము. పైన నిర్గుణంగా క్రిందికి సగుణంగా ఏదైతే అంతటా ఉన్నదో అదియే తేజోమయ రూపము విశుద్ధము అగు పరమాత్మ. దేనినితే ఏది అతిక్రమించజాలతో అదియే ఆ తత్. శబ్దార్థమగు కేవలాత్మ లేక పరబ్రహ్మము కూడా. యదిదం కిం చ జగత్ సర్వం ప్రాణ ఏజతి నేహశ్రుతం మహద్భయం వజ్రముద్యతం య ఏతద్విద్రమృతాస్తే భవంతి రెండు రెండు యత్ ఇదం కించ జగత్ సర్వం ప్రాణ ఏజతి నేహ శ్రుత మహద్భయం వజ్రం ఉద్యతం య ఏతత్ విదుహ అమృతాః తే భవంతి కించిత్ నుండి బృహత్ దాకా జగత్ అని పిలువబడే ఇక్కడి సర్వము ఎద్దాని యొక్క ప్రాణశక్తి యొక్క ప్రదర్శన చమత్కారమో ఏదైతే ఎత్తబడిన వజ్రము వలె వెనుకగా ఉండి సర్వమును నియమించి నడిపిస్తోందో అట్టి సర్వాత్మస్వరూపమగు అంతరాత్మ లేక బ్రహ్మమును ఎరుగుటచేత మాత్రమే అమూతత్వము లభిస్తోంది. మూతత్వము అధిగమించబడుతోంది. భయాదస్యాగ్నిస్తపతి భయాత్తపతి సూర్యః భయాదింద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః మూడు మూడు భయాత్ అస్య అగ్న్యః తపతి భయాత్ తపతి సూర్యః భయాత్ ఇంద్ర వాయుశ్చ మృత్యుః ధావతి పంచమ అద్దాని యొక్క భయము చేతనే సర్వము ప్రవర్తిస్తోంది. భయము చేతనే అగ్ని మండుతోంది. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఇంద్రుడు ఇంద్రియములను పాలిస్తున్నారు. వాయువు సంచలనములతో కూడి ప్రసరిస్తున్నది. అద్దాని భయముచే నియమానుసారంగా జన్మబాల్యము కుమారి యౌవనము వార్ధక్యములకు ఆవల ఐదువది అగు మృత్యువు తన ధర్మాన్ని నిర్వర్తిస్తోంది. ఇహ చేదసకద్బోద్ధుం ప్రాక్శరీరస్య విసృసః తతః సర్గేషు లోకేషు శరీరత్వాయ కల్పతే నాలుగు నాలుగు కిహచేత్ అసకత్ బోద్ధుం ప్రాక్ శరీరస్య విసృసః నచేత్ తతః సర్గేషు లోకేషు శరీరత్వాయ కల్పతే ఆ తత్లేక శాంతాత్మాగు పరతత్వాన్ని ఇక్కడే ఈ శరీరం కూలక ముందే ఎవడితే గ్రహించడో పరమాత్మ జ్ఞానాన్ని సంపాదించడో అట్టివాడు మరల మరల ప్రాణులుండే లోకాలలో జన్మలు మృత్యువులు పొందుతూనే ఉంటాడు. యథాదర్శే తథాత్మని యథా స్వప్నే తథా పితృలోకే యథాప్సు పరివ దదృశే తథా గంధర్వలోకే ఛాయతపయోరివ బ్రహ్మలోకే ఐదు ఐదు యథా ఆదర్శే తథా ఆత్మని యథా స్వప్నే తథా పితృలోకే యథా అప్సు పరివ దదృశే తథా గంధర్వలోకే ఛాయా తపేరివ బ్రహ్మలోకే అట్టి సర్వాతీతమైన ఆత్మ యొక్క స్వరూపం హృదయం అద్దంలోని ప్రతిబింబంలాగా కనిపిస్తోంది. పితృలోకంలో స్వప్న వస్తువు వలె గంధర్వలోకంలో జలంలోని తరంగంలాగా అనుభవమవుతోంది. బ్రహ్మలోకంలో ప్రకాశము నీడలవలె బ్రహ్మము దృశ్యజగత్తులు తెలియవస్తున్నాయి. ఆత్మజ్ఞానికి అననిత్యమగు స్వస్వరూపమే అగుచున్నది. ఇంద్రియాణం పృథగ్భావముదయాస్తమయో చయత్ పృథగుత్పద్యమానానాం మత్వా ధీరో న శోచతి ఆరు ఆరు ఇంద్రియాణం పృథగ్భావం ఉదయ అస్తమయో చయత్ పృథక్ ఉత్పద్యమానానాం మత్వా ధీరో న శోచతి ఉత్పత్తి వినాశనములు స్వభావంగా గల ఈ ఇంద్రియముల కంటే వేగే వీటికి సాక్షి అయి పరబ్రహ్మము సంప్రకాశమానమే ఉన్నది. ఈ ఇంద్రియములు వేవేన పంచతత్వాల నుండి జనించి ఇక్కడ కలిసి మరల యథాస్థానం ఆత్మలోనికే చేర్చున్నాయి. ఆత్మ సర్వదా యథాస్థానంలో యథాతథంగా ఉన్నది. ఇది గ్రహించిన ధీరుడు ఇక దేనికి శోకించడు. ఇంద్రియభ్యః పరం మనో మనసః సత్వముత్తమం సత్వాదధి మహానాత్మా మహతో వ్యక్తముత్తమం ఏడు ఏడు ఇంద్రియభ్యః పరం మనః మనసః సత్వం ఉత్తమం సత్వాన్ అధి మహాన్ ఆత్మా మహతో అవ్యక్తం ఉత్తమం. ఇంద్రియ ఇంద్రియార్థములకు వేరుగా మనస్సు ఉన్నది. మనస్సుకు అతీతంగా బుద్ధి ఉన్నది. బుద్ధికి ఆవల బుద్ధికి అతీతమే జీవాత్మ ఉన్నది. అట్టి జీవాత్మ కంటే అవ్యక్తము జీవాత్మగా వ్యక్తమయ్యేది ఉన్నది. అవ్యక్తాత్తు పరః పురుషో వ్యాపకోలింగ ఏవచ యం జాత్వా ముచ్యతే జంతురమృతత్వం చ గచ్చతి. 8. అవ్యక్తాత్తు పరః పురుషో వ్యాపకో అలింగయేవచ యత్ జాత్వా ముచ్యతే జంతుః అమృతత్వం చ గచ్చతి. ఆ అవ్యక్తానికి ఆవల పురుషుడు సర్వవ్యాపకుడే, ఇంద్రియములకు అవిషయుడే, వాటికి నియామకుడు, యజమాని అయి ఉన్నాడు. అట్టి తన సర్వాత్మస్వరూపాన్ని గ్రహించిన జీవుడు సర్వబంధముల నుండి విడివడి అమృతత్వమును తన యొక్క అనిత్యం ప్రతిహత స్వానుభవముగా తీర్చిదిద్దుకొనుచున్నాడు. న సందృశే తిష్ఠతి రూపమస్య న చక్షుషా పశ్యతి కశ్చనైనం హృదా మనీషా మనసాభిక్లృప్తో యా ఏతద్విద్రమృతాస్తే భవంతి. 9. న సందృశే తిష్ఠతి రూపం అస్య న చక్షుషా పశ్యతి కశ్చన ఏనం హృదా మనీషా మనసా అభిక్లుప్తో యా ఏతత్ విదుహ అమూతాః తే భవంతి. అట్టి పరమపురుషుని రూపము ఇంద్రియములకు దృశ్య రూపంగా గోచరించేది కాదు, అనగా కళ్లకు కనిపించేది కాదు. మరి నిర్మలమైన బుద్ధికి హృదయంలోనే అభివ్యక్తమగుచున్నాడు. అట్టి తన హృదయంలోనే వేంచేసియున్న ఆ పరమపురుషుని గ్రహించినవాడు మృత్యువును అధిగమించి అమృతరూపుడగుచున్నాడు. అందుచేత మృత్యువును జయించటానికే మృత్యువు గురించి ఎరగటమే మార్గమేయున్నది. యదా పంచావతిష్ఠంతే జ్ఞానాని మనసా సహ బుద్ధిశ్చన విచేష్టతే తామాహుహ పరమాం గతిన్న పది. 10. యదా పంచా అవతిష్ఠంతే జ్ఞానాని మనసా సహ బుద్ధిశ్చన విచేషేత తాం ఆహుహ పరమాం గతిం. 5. జ్ఞానేంద్రియములు చూపు వినికిడి వాసనాస్వాదన రుచి స్పర్శ మనస్సు బుద్ధి తమ చంచలత్వము త్యజించి ఎప్పుడు నిశ్చలత్వము పొందుతాయో అప్పుడు పరమపురుషత్వము అనబడు పరమపదము స్వయముగా సిద్ధించుచున్నది. అదియే పరమగతి అనబడుచున్నది. తాం యోగమితి మన్యంతే స్థిరామింద్రియధారణ అప్రమత్తస్తదా భవతి యోగో హి ప్రభవాప్యయో. 11. తాం యోగం ఇతి మన్యంతే స్థిరా ఇంద్రియధారణం అప్రమత్తః తదా భవతి యోగో హి ప్రభవాప్యయో ప్రభవ అపియయో. బాహ్యేంద్రియములను ఉపయోగించకపోవటమే యోగము అని కొందరు అజ్ఞానం చేత అనుకుంటున్నారు. కాని ఎప్పుడు ఇదంతా పరమాత్మయే అనే అప్రమత్తత సునిశ్చితమే ఉంటుందో అప్పటి అట్టి ఆత్మధ్యానాత్మభావన రూపమగు అనునిత్య సందర్శనమే యోగము యోగధారణ కూడా. నైవ వాచ న మనసా ప్రాప్తుం శక్యో న చక్షుష అస్తీతి బ్రువతోన్యత్ర కథం తదుపలభ్యతే. 12. నెవ న ఏవ వాచ న మనసా ప్రాప్తుం శక్యో న చక్షుష అస్తి ఇతి బ్రువతో అన్యత్ర కథం తత్తుపలభ్యతే. అట్టి పరమపురుషుని స్థానము ఈ భౌతికమైన వాక్ చక్షువు మనస్సులను ఉపయోగించి పరిశోధించి ఎవ్వరూ తెలుసుకోజాలరు. ఆత్మ ఉన్నది అని గ్రహించిన వారి అనుభవమే ఆత్మతత్వమునకు ప్రమాణం. అంతకుమించి త్రోవయేది అస్తిత్యేవోపలబ్ధవ్యస్తత్వభావేన చోభయో. అస్తిత్యేవోపలబ్ధస్య తత్వభావ ప్రసిదతి. 13. 13. అస్తి ఇత్యేవ ఉపలబ్ధవ్యః తత్వభావేన చ ఉభయోః. అస్తి ఇత్యేవ ఉపలబ్ధస్య తత్వభావః ప్రసిదతి. మట్టి మట్టి బొమ్మలలో మట్టియే సత్యమైనట్లు ఈ నామరూపాత్మక జగత్తుకు ఆధారమే శాంతాత్మ సర్వత్రా వేంచేసినదే ఉన్నది. అదియే ఈ తదితర జీవులతో కూడిన దృశ్య జగత్తుగా కనిపిస్తోంది అని అభ్యాసం చేస్తూ ఉంటే అది తప్పక అపలబ్ధం అవుతోంది. యదా సర్వే ప్రముచ్యంతే కామా యేస్య హృది శ్రితాః అథ మర్త్యముతో భవత్యత్ర బ్రహ్మ సమస్నుతే 14 యదా సర్వే ప్రముచ్యంతే కామాయ అస్య హృది శ్రితాః అథ మర్త్యో అముతో భవతి అత్ర బ్రహ్మ సమస్నుతే సహ అస్నుతే. ఎప్పటికైతే ఈ దృశ్యంలో ఏదో కావాలి, పొందాలి, తొలగాలి అని అభిలషించే కామము అనే వ్యసనము హృదయము నుండి తొలగుతుందో అప్పుడు ఈ జీవుడు ఇక్కడే ఇప్పుడే బ్రహ్మమును పొందుచున్నాడు, బ్రహ్మమే తానుగా అయి అవిచ్ఛిన్నమగు ఆత్మానందమును సిద్ధించుకొనుచున్నాడు. యదా సర్వే ప్రభిద్యంతే హృదయస్యేహ గ్రంథయః అథ మర్త్యముతో భవత్యేతావధ్యను శాసనం 15 యదా సర్వే ప్రభిద్యంతే హృదయస్య ఇహ గ్రంథయః అథ మర్త్యో అముతో భవతి ఏతావత్ హి అనుశాసనం. హృదయములోని అనేక చిక్కుముళ్ళు ఒక్కొక్కటిగా వీడుతూ ఉండగా ఇక్కడే ఈ జీవాత్మ పరమాత్మగా రూపొందగలడు అని శాస్త్రములు చెప్పే అంతిమ సిద్ధాంతం. శాస్త్రము యొక్క అనుశాసనము శతం చైకాచహృదయస్య నాడ్య స్థాసాం మూర్ధానంభిని శ్రుతైకా తయోర్ధ్వమాయన్నరు తత్వమేతి విశ్వన్నన్యా ఉత్క్రమణే భవంతి 16 శతం చ ఏకాచ హృదయస్య నాడ్యః తాసాం మూర్ధానం అభినిసృత ఏక తయో ఊర్ధ్వం ఆయనం అమృతత్వం ఏతి విశ్వన్ అన్యా ఉత్క్రమణే భవంతి. హృదయం నుండి బయలుదేరే 101 నాడీ మార్గాలలో 100 నాడీ మార్గాలు శబ్ద స్పర్శ రూప రస గంధానుభావముల వెపుగా ప్రసరించి ఉన్నాయి. ఒకనొక నాడీ మార్గం మాత్రం ఊర్ధ్వగామి అయి ఉన్నది. అట్టి బ్రహ్మనాడీ అనబడు 101వ నాడి యొక్క అభ్యాసపూర్వక అనుసరణము చేతనే ఈ జీవుడు మృత్యువు యొక్క పరిధిని అధిగమిస్తున్నాడు. అంగుష్ఠమాత్రః పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్టః తం స్వాక్షరీరాత్ ప్రవృహేన్ముంజాదివేశికాం ధైర్యేణ తం విద్యాచుక్రమమృతం తం విద్యాచుక్రమమృతమితి 17 అంగుష్ఠమాత్రః పురుషో అంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్టః తం స్వాత్ శరీరాత్ ప్రవృహేత్ ముంజాత్ ఇవైషికాం ధైర్యేణ తం విద్యాత్ శుక్రం అమృతం తం విద్యాత్ శుక్రం అమృతం ఇతి. అంగుష్ఠమాత్ర పరిమాణం గల ఆ సర్వాంతర్యామిగు పరమపురుషుడు సమస్త ప్రాణుల హృదయములో కేవల నిర్మల సాక్షియే వెలుగొందుచున్నాడు. ఆయనే అంతరాత్మ, పరబ్రహ్మము, పరమపురుషుడు, పరమాత్మ కూడా. ఈ జీవుడు ముంజగడ్డి నుండి ఈకను పైకి తీసినట్లు ఆ తనయందలి అంతరాత్మను తన శరీరము నుండి వేరుపరచుకోవాలి. ఈ శరీర ధర్మములేవి ఆ అంతరాత్మకు లేవు అని గ్రహించాలి. శరీరము దృశ్యముల కంటే ఆత్మ భిన్నమైనదని గమనించాలి. అట్టి ఆత్మకు ఈ సమస్తము అభిన్నము అని కూడా గమనించాలి. ఆ వేయబడిన అంగుష్ఠమాత్ర పురుషుని పరిశుద్ధ చిన్మాత్రము అమృత స్వరూపము అగు బ్రహ్మముగా గ్రహించాలి. ఆ పరిశుద్ధ బ్రహ్మమే తానని సుస్పష్ట సునిశ్చితపరుచుకోవాలి. మృత్యుప్రోక్తాం నచికేతోథ లబ్ధ్వా విద్యామేతాం యోగవిధిం చకృత్స్నం బ్రహ్మప్రాప్తౌ విరజో భూద్విమృత్యు ద్రన్యోప్యవం యో విదధ్యాత్మమేవ 18 మృత్యుప్రోక్తాం నచికేతో అధ లబ్ధ్వా విద్యాం ఏతాం యోగ విధించ కృత్స్నం బ్రహ్మ ప్రాప్తో విరజో అభూత్ విమృత్యః అన్యోపి ఏవం యో విదతి అధ్యాత్మమేవ. మృత్యుదేవతయగు యమభగవానునిచే ఈ బ్రహ్మవిద్య బోధించబడినది. అట్టి బ్రహ్మవిద్యను యోగవిధిగా ఎవ్వడితే పొందినవాడే నిర్మల దర్శనమును సంతరించుకుంటాడు. అట్టివాడు బ్రహ్మమే తన స్వరూప స్వభావాలుగా గమనిస్తున్నాడు. మృత్యువు నా స్వభావమే కాదు అని గ్రహిస్తున్నాడు. ఎవరైనా సరే శ్రద్ధతో కూడిన అధ్యయనముచే ఈ ఆత్మ విద్య గ్రహించి ఆచరించటానికి అర్హులే. సహ నావవతు, సహ నౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధితమస్తు మా విద్విషావహై. 19. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః. ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహవీర్యం కరవావహై, అతేజస్వినావధితమస్తు మా విద్విషావహయ. ఓం శాంతి శాంతి శాంత్యః. గురుశిష్యులమగు మేమిరువురము ఆత్మభగవానుని అనుగ్రహ పాత్రుల మయ్యదముగాక. ఈ గురు శిష్య సంవాద ఫలము ఇరువురము భుజించదముగాక. ఇరువురము వీర్య తేజములతో శోభించెదముగాక. ఒకరినొకరు ద్వేషించక ప్రేమించుకొనెదముగాక. ఇతి కఠవల్లి ఉపనిషత్. కఠోపనిషత్ సమాప్త. ఓం శాంతియః శాంతియః శాంతియః.